రామయ్య తండ్రి, రఘురామయ్య తండ్రి, ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, రఘురామయ్య తండ్రి, ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. నీవు ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. మా పూజలీడేరే, మా జన్మ కడతేరే, మా పూజలీడేరే, మా జన్మ కడతేరే, మా రాజని సేవ దొరికిందయ్యా, మా మీద దయ పెట్టి చూడాలయ్యా, మా మీద దయ పెట్టి చూడాలయ్యా. రామయ్య తండ్రి, రఘురామయ్య తండ్రి, ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. నీవు ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. అయ్య మాట కాదనక, అమ్మ కైకనేమనక, అయ్య మాట కాదనక, అమ్మ కైకనేమనక, అడవులకు దారి బట్టి వచ్చావయ్యా, ఆది నారాయుడివి నీవేనయ్యా, ఆది నారాయుడివి నీవేనయ్యా. రామయ్య తండ్రి, రఘురామయ్య తండ్రి, ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. నీవు ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. నీ పాదముల గొలిచి ఏ పొద్దు నిన్ను తలచి, నీ పాదములె గొలిచి ఏ పొద్దు నిన్ను తలచి, నీ కథలే చెబులార వింటామయ్యా, నీ మహిమలే పాడుకుంటామయ్యా, నీ మహిమలే పాడుకుంటామయ్యా. రామయ్య తండ్రి, రఘురామయ్య తండ్రి, ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. నీవు ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి. నీవు ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రి.